లేజర్ పుస్తకం 6వ భాగం. ఇప్పుడు సరైన శక్తి గల 2 ఫోటాన్లు పుడతాయి. ఈ 2 ఫోటాన్లు మరి 2 పరమాణువులను ఢీకొని అవి కూడా మరి 2 ఫోటాన్లను ఉద్గారించేట చేస్తాయి. ఈ 4 మరి 4 పరమాణువులను ఢీకొనగా మరి 4 ఫోటాన్లు పుడతాయి. ఇదంతా ఎంత వేగంగా జరిగిపోతుందంటే కన్ను మూసి తెరిచేంతలో కోటాను కోట్ల ఫోటాన్లు ఉద్గారమై అన్నీ ఒకే శక్తి కలిగి ఒకే దిశలో ప్రయాణిస్తూ ఉంటాయి. మామూలుగా సూర్యుడి నుండి చలిమంట నుండి చిందర వందరగా నానా తరంగ దైర్ఘ్యాల వద్ద వెలువడే కిరణ ఉద్గారం లాంటిది కాదిది. ఈ రకమైన ఉద్గారం కేవలం ఉత్తేజిత స్థితిలో ఉన్న పరమాణువులు సరైన శక్తి గల కిరణాల చేత ఢీకొనబడ్డప్పుడే జరుగుతుంది. ఈ ప్రక్రియలో పరమాణువులు ఫోటాన్ల చేత ఉత్తేజితం గావింపబడుతున్నాయి కనుక ఈ రకమైన ఉద్గారాన్ని ఉత్తేజిత కిరణ ఉద్గారం అంటారు. ఈ ప్రక్రియ ఆరంభంలో ఒక్క ఫోటాన్ ఉన్న చిటికలో అసంఖ్యాకమైన ఫోటాన్లు పుట్టుకొస్తాయి. ఆదిలో ఒక్క ఫోటాన్ ఉన్నప్పుడు గుర్తించడం సాధ్యం కాకపోవచ్చు, కానీ అసంఖ్యాకమైన ఫోటాన్ని జనించాక సులభంగా గుర్తుపట్టవచ్చు. అంటే మొదట్లో ఉన్న ఒక్క ఫోటాను సమర్థనమై సులభంగా కనిపించేటంత శక్తిని పుంజుకుంది అన్నమాట. దీనినే మనం ఉత్తేజిత కిరణ ఉద్గారం చేత సంవర్ధనం అంటాం. ఒక్కొక్క కిరణం ఒక్కొక్క దిశలో ఒక్కొక్క తరంగ దైర్ఘ్యం వద్ద ప్రసారం అయ్యే సామాన్య కాంతిలో కిరణాలు కలిసికట్టుగా పొందిగ్గా సంసక్తంగా ఉండవు, అన్నీ చెల్లా చెదురుగా పోతుంటాయి. అందుకే కాంతిపుంజం సులభంగా విస్తరించిపోతుంది. కిరణాలు సమాంతరంగా ప్రసరించేట్టులా కాంతిని మళ్లించే నతాకార దర్పణంలో, అంటే టార్చ్లో వాహనాల హెడ్లైట్లలో ఉండేలాంటివి కూడా కాంతి వేగంగా విస్తరిస్తుంది. అలాంటి కాంతిని అసంసక్త కాంతి అంటారు. అంతేకాక అది బహుళ వర్ణ కాంతి. ఉత్తేజిత కిరణ ఉద్గారంలో మాత్రం కిరణాలన్నీ ఒకే తరంగ దైర్ఘ్యం వద్ద ఉంటాయి, అందుకే అది ఏకవర్ణ కాంతి అవుతుంది. అంతేకాక ఫోటాన్లన్నీ ఒకే దిశలో ప్రయాణించడం వలన ఆ కాంతి విస్తరించదు, అలాంటి కాంతి సంసక్తంగా ఉంటుంది. ఐన్స్టైన్ ఒక సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త. ప్లాంక్ ప్రతిపాదించిన క్వాంటం సిద్ధాంతం నిజమే అయితే దాని పర్యవసానాలు ఏమై ఉంటాయి అన్న విషయం మీద అతడు కలం కాగితం తీసుకుని తన మనసులో ఎన్నో అంచనాలు వేశాడు. పోని ప్లాంక్ సిద్ధాంతం పూర్తిగా నిజం కాదని అనుకుందాం. ప్రయోగం చేసి ఉత్తేజిత కిరణ ఉద్గారం నిజంగా జరుగుతుందో లేదో చూడవచ్చు. యథార్థం సిద్ధాంతంతో ఏకీభవిస్తుందో లేదో చూడవచ్చు. 1924లో జరిగిన ప్రయోగాలలో ఉత్తేజిత కిరణ ఉద్గారం నిజంగానే జరుగుతుందని తేలింది. అలాంటి స్థితిలో ఉత్పన్నమైన కాంతి నిజంగానే సంసక్తంగా ఏకవర్ణంగా ఉంది. కానీ సంసక్త కిరణరాశిని పెద్ద మొత్తంలో ఉత్పన్నం చేయడం ఎలా? అదంతా సులభమైన వ్యవహారంలా కనిపించడం లేదు. మన చుట్టూ ఉన్న విశ్వంలో ఎంతో కాంతి ఉంది, కానీ అదంతా అసంసక్తంగానే ఉంది. అంటే సామాన్య ఉద్గారాన్ని సాధించడం సులభమే అయినా ఉత్తేజిత ఉద్గారాన్ని సాధించడం కష్టమేనని తెలుస్తోంది. ఉత్తేజిత ఉద్గారాన్ని సాధించడం కష్టం కావడానికి ఒక కారణం ఉంది. ఉత్తేజితమైన పరమాణువుల నుండి వెలువడే ఫోటాన్లు అక్కడే ఉండిపోవు. ఉత్తేజితమైన పరమాణువులు మళ్ళీ తక్కువ శక్తి స్థితికి దిగి వచ్చాక వాటిని పదే పదే ఉత్తేజితం చేస్తూ ఉండాలి. ఉత్తేజిత కిరణ ఉద్గారం సాధ్యమని తెలిసినా చాలా కాలం వరకు కూడా దానిని పెద్ద ఎత్తులో చేసే ప్రయత్నాలు ఏవీ పెద్దగా జరగలేదనే చెప్పాలి. కానీ 1951లో చార్లెస్ టౌన్స్ అనే అమెరికన్ శాస్త్రవేత్త ఒక శక్తివంతమైన మైక్రో తరంగ పుంజాన్ని తయారు చేసే విధానం కోసం అన్వేషిస్తున్నాడు.